శ్రీరామ మనవి అధ్యాత్మరామాయణం పురాణోత్తమం వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణాంతర్గతం. దీనిని రామోపనిషత్తని కూడా పండితులు పేర్కొంటారు. వాల్మీకి రామాయణానికి తరువాత ప్రసిద్ధికెక్కిన రామాయణమీది ఒక్కటే. ఇది ఉమామహేశ్వరుల సంవాద రూపమైన శ్రీరామతత్వ రహస్యాన్ని బ్రహ్మ నారదునికి చెప్పిన సంహిత. ఇందు సీతారామతత్వం ప్రధాన విషయం. ద్వైత విశిష్టాద్వైత అద్వైత తత్వముల ఐక్యత సాధింపబడినది. కథ చాలా సంక్షిప్తం. దశరథరాముని మాయావేషాన్ని తొలగించి శుద్ధ బ్రహ్మపరాత్పరుడుగా ఆత్మరాముడుగా సాక్షాత్కరింపజేయు వేదాంత గ్రంథమిది. ఈ ఆధ్యాత్మ ఆవిష్కరణ వివిధ స్తోత్రముల ద్వారా చేయబడినది. బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు, అగస్త్యుడు, భరద్వాజుడు, వాల్మీకి వంటి మహర్షులు స్తుతించుట సహజము. కాని రావణుడు, మారీచుడు, కుంభకర్ణుడు వంటి పాపాత్ములు, మంధర, కైక, తార, మండోదరి వంటి భోగాసక్తులు కూడా తుదకు రామ సాక్షాత్కారమునంది పశ్చాత్తాపంతో కుమిలి ప్రార్థించుట, స్తోత్రరూపముగ తత్వసారాన్ని గానము చేయుట మనకు ఆదర్శప్రాయము. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన రీతిలో తమ ప్రకృతికనుగుణంగా సగుణునిగా నిర్గుణునిగా శ్రీరామచంద్రుని స్తుతించారు. తుదకు వారు చెప్పించి ఒకే సత్యము, ఆది అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, రామాయణమంటే రాముడే గమ్యం, గమనము కూడా రాముడే, అందరూ చేరేది అక్కడికే. మహర్షి సుతీక్షణుడు, మహామాయావి మారీచుడు రామబ్రహ్మ మందే ఐక్యమయ్యెదరు. పరబ్రహ్మము ప్రతి వ్యక్తి దేహమునందు ప్రత్యేగాత్మరూపమునయ్యున్నది. ఆస్థితి అధ్యాత్మము రామస్యనం రామాయణం. ఆ ప్రత్యేగాత్మ పరమాత్మలో లీనమగుట ఆధ్యాత్మ రామాయణం. వేదముల ఉపనిషత్తుల బ్రహ్మసూత్రములు, యోగసూత్రముల నారద భక్తి సూత్రముల, సర్వశాస్త్రముల సారమందు చక్కగా బోధింపబడినది. ఇది కలియుగంలోని మానవులు తరించడానికి జగజ్జనని జగదీశ్వరుని అడిగి తెలుసుకొని మనకందించిన మోక్షోపాయము శ్రీరామగీత. రామహృదయం మొదలగు స్తోత్ర పఠనము భోగయోక్షదాయకము. నమస్కారములు పవని వేణుగోపాల్.